చాలా బాగా పాడుతున్నారే. పైషజ్యం మందరం. చూడండి, ని సరి మ పని సరి ని రి రి సని ప మ పని సా ని ప మరి మరి ని సా తా నా నా నా తా నా నా తద రే నా ఆ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ చెట్టు చేమ తో బుట్టు లింకా నీకమ్మ. ಆಗ ಪೊಂಗೆ ಕಣ್ಣಿಳ್ಳೆ ನೀ ಆಕಲಿದ ಪುಲು ತಿರ್ಚೇನಮ್ಮ ಪಟ್ಟಿನ ಗ್ರಹಣವು ಬಿಡಿಚಿ ನೀ ಬದುಕುನ ಪುನ್ನಮಿ ಪಂಡೇ ಗಡಿಯ ವಸ್ತುಂದಮ್ಮ ಒಕನಾಡು ಚೂಸ್ತುನ್ನಾಡು ಪೈವಾಡು.